అత తృతీయాష్ట సప్తమ ప్రశ్న ప్రారంభ. సర్వానవాషోగ్నౌ కామాన్ ప్రవేశయతి యోగ్నేనం బాధాయ వ్రతముపైతి సయదనిష్ట్వా ప్రజాయాత్ అకామప్రీత ఏనం కామానాను ప్రజాయః అతేజా అవీర్య స్యాత్ సజుహుయాత్ తుభ్యంతా అంగిరస్తమ విశ్వా సుక్షితయః పృథగ్ అగ్నే కామాయజేమిర ఇతి కామానేవాస్మిన్ దధాతి కామప్రీత ఏనం కామానను ప్రజాంతి తేజస్వీ వీర్యావాన్ భవతి సంతతిర్వా ఏషా యజ్ఞస్య యోగ్నేనం బాధాయ వ్రతముపైతి సయదుద్వాజతి విచ్ఛిత్తిరేవాస్య సా తం ప్రాంచముద్ధృత్య మనసోపతిష్ఠేత మనో వై ప్రజాపతి రాజాపత్యో యజ్ఞ మనసైవ యజ్ఞం సంతనోతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతి భూతిమేవోపైతి ఇవా ఏష ఇంద్రియేణ వీర్యేణ్యరే యస్యాహితాగ్నేరగ్నిరపక్షాయతి యావచ్ఛమ్యయా ప్రవిధ్యేత్ యది తావదపక్షాయేత్ తగుం సంభరేత్ ఇదంత ఏకం పర ఉతేకం ప్రతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారురేధి ప్రియే దేవానాం పరమే జనిత్ర ఇతి బ్రహ్మణే వైనగుం సంభరతి సైవ తతః ప్రాయశ్చిత్తిః యది పరస్తరామపక్షాయేత్ అను ప్రజాయావస్యేత్ సో ఏవ తతః ప్రాయశ్చిత్తిః ఓషధీర్వా ఏతస్య పశోన్వయః ప్రవిశతి యస్య హర్షే వత్సా అపాకృతా ధయంతి తాన్ యద్దుహ్యాత్ జాతయామ్నా హవిషా యజేత యన్న దుహ్యాత్ యజ్ఞపరురంతరిజాత్ వాయవ్యాన్యవాగోన్నిర్వపేత్ వాయుర్వైపయసః ప్రదాపయిత స ఏవాస్మైపయః ప్రదాపయతి పయో వా ఓషధయః పయః పయసైవాస్మై పయో వరుంధే అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః అన్యతరాన్ వా ఏష దేవాన్ భాగధేయేన వ్యర్థయతి యే యజమానస్య సాయం గృహమాగచ్చంతి యస్య సాయం దుగ్ధగం హవిరార్తిమార్చతి ఇంద్రాయ బ్రీహీన్నిరుప్యోపవసేత్ పయో వా ఓషధయః పయ ఏవారభ్య గృహీత్వోపవసతి యత్ ప్రాతః స్యాత్ రక్షతం కుర్యాత్ అథేతర ఐంద్రః పురోడాశ స్యాత్ ఇంద్రియే ఏవాస్మై సమీచీ దధాతి పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మై పయో వరుంధే అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః ఉభయాన్ వా ఏష దేవాన్ భాగభేదేన వ్యర్థయతి యే యజమానస్య సాయం చ ప్రాతశ్చ గృహమాగచ్చంతి యస్యోభయగం హవిరార్తిమార్చతి ఐంద్రం పంచశరావమోదనం నిర్వపేత్ అగ్నిం దేవతానాం రసమం యజేత్ అగ్నిముఖా ఏవ దేవతాః ప్రీణాతి అగ్నిం వా అన్వన్యా దేవతాః ఇంద్రమన్వన్యాః తా ఏవోభయేః ప్రీణాతి పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మై పయో వరుంధే అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః అర్థో వా ఏతస్య యజ్ఞస్య మీయతే యస్య వ్రత్యే హన్పత్యనాలంభుకా భవతి తామపరుధ్య యజేత సర్వేణైవ యజ్ఞేన యజతే తామిష్టోపహ్వజేత అమోహమస్మి సా త్వాం ద్యౌరహం పృథివీ త్వాం సామాహం రక్ త్వాం తావేహి సంభవావ సహరేతో దధావహై పుగుంసే పుత్రాజవేత్తవై రాజస్పోషాయ సుప్రజాస్వాయ సువీర్యాయేతి అర్ధ ఏవైనాముపహ్వయతే సైవ తతప్రాయశ్చిత్తిః యద్విషణ్ణేన జుహుయాత్ అప్రజా అపశుర్యజమాన స్యాత్ యదనాగతనే నినయేత్ అనాగతన స్యాత్ ప్రజాపత్యర్చావల్మీకపాయామవనయేత్ ప్రజాపత్యో వై వల్మీకః యజ్ఞ ప్రజాపతిః ప్రజాపతావేవ యజ్ఞం ప్రతిష్టాపయతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపయితి తత్కృత్వా అన్యాన్ దుగ్ధా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్కిరీటావపన్నేన జుహుయాత్ అప్రజా అపశుర్యజమాన స్యాత్ యదనాయతనే నినయేత్ అనాయతన స్యాత్ మధ్యమేన పర్ణేన ద్యావాపృథివ్యయర్చాంతః పరిధి నినయేత్ ద్యావాపృథివ్యోరేవైన ప్రతిష్టాపయతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యదవవృష్టేన జుహుయాత్ అపరోపమస్యాత్మన్ జాయేత కిలాసో వా స్యాదర్శసో వా యత్ప్రత్యేయాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ స జుహుయాత్ మిత్రో జనాన్ కల్పయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీముతద్యాం మిత్రకృష్టీరనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవజ్జుహోతేతి మిత్రేణైవైనత్కల్పయతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్పూర్వస్యామాహుత్యాగం హుతాజాముత్తరాహుతిస్కందేత్ ద్విపాద్భిః పశుభిర్యజమానోవ్యుధ్యేత యదుత్తరయాభిజుహుయాత్ చతుష్పాద్భిః పశుభిర్యజమానోవ్యుధ్యేత యత్ర వేద్ధవనస్పతే దేవానాం గృహ్యానామాని తత్ర హవ్యాని గామయేతి వానస్పత్యజర్చా సమిధమాధాయ తూష్ణీమేవ పునర్జుహుయాత్ వనస్పతినైవ యజ్ఞస్యార్తాంచానార్తాంచాహుతి విదాధార తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్పురా ప్రయాజేభ్యః ప్రాంగారస్కందేత్ అభ్యర్యవే చయజమానాయ చాకగ్ స్యాత్ యద్దక్షిణా బ్రహ్మణే చయజమానాయ చాకగ్ స్యాత్ యత్ప్రత్యగ్ హోత్రే చ పత్రియై చయజమానాయ చాకగ్ స్యాత్ యదుగంగ్ అగ్నిధే చ పశుభ్యశ్చ యజమానాయ చాకగ్ స్యాత్ యదభిజుహుయాత్ రుద్రోస్య పశోన్ఘాతుక స్యాత్ యన్నాభిజుహుయాత్ అశాంతః ప్రహ్రియేత స్రువస్య బుద్ధేనాభినిదధ్యాత్ మాతమో మా యజ్ఞస్తమన్మా యజమానస్తమతే నమస్తే అస్వాయతే నమో రుద్రపరాజతే నమో యత్ర నిషీదసి అమం మాహిగుంసేరమం మాహిగుంసేరితి యేన స్కందేత్ తం ప్రహరేత్ సహస్రశృంగో వృషభో జాతవేదాః స్తోమపృష్ఠో ఘృతవాన్ సుప్రదీకః మానోహాసేన్మేత్థితో నేత్వా జహామ గోపోషన్నో వీరపోషం చ గచ్చేతి బ్రహ్మణైవైనం ప్రహరతి సైవ తతః ప్రాయశ్చిత్తిః ఇవా ఏషరింద్రియేణ వీర్యేణ్యతే యస్యాహితాగ్నేరగ్నిర్మధ్యమానోన జాయతే యత్రాన్యం పశ్యేత్ తత ఆహృత్య హోతవ్యం అగ్నవేవాస్యాగ్నిహోత్రగం హుతం భవతి యద్యన్యన్న విందేత్ అజాయాగం హోతవ్యం ఆగ్నేయీవా ఏషా యదజా అగ్నవేవాస్యాగ్నిహోత్రగం హుతం భవతి అజస్య తునాశ్మీయాత్ యజస్యాశ్మీయాత్ యామేవాజ్ఞావాహుతిజుహుయాద్యాజస్య నాశ్యం యజాన్న విందేత్ బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం ఏష వా అగ్నిర్వైశ్వానర అగ్నాబ్రాహ్మణ అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి బ్రాహ్మణం తు వసత్యైనాపరుంధ్యాత్ యద్బ్రాహ్మణం వసత్యా అపరుంధ్యాత్ యస్మిన్నేవాగ్నావాహుతింజుహుయాత్ సంభాగధేయేనవ్యర్థయేత్ తస్మాబ్రాహ్మణో వసత్యైనాపరుధ్యః యది బ్రాహ్మణం న విందేత్ దర్భస్తంభే హోతవ్యం అగ్నివాన్ వై దర్భస్తంభః అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి దర్భాగస్తునాధ్యాసీత యద్దర్భానధ్యాసీత యామేవాగ్నావాహుతింజుహుయాత్ తామధ్యాసీత తస్మాద్దర్భానాధ్యాసితవ్యాః యది దర్భాన్న విందేత్ అప్సుహోతవ్యం ఆపో వై సర్వా దేవతాః దేవతాస్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి ఆపస్తున పరిచక్షీత యదాపః పరిచక్షీత యామేవాప్స్వాహుతింజుహుయాత్ తాం పరిచక్షీత తస్మాదాపో న పరిచక్ష్యాః మేభ్యా చ వా ఏతస్యా మేభ్యా చ తనువౌ సగం సృజ్యేతే యస్యాహితాగ్నేరన్యైరగ్నిభిరగ్నయః సగం సృజ్యంతే అగ్నజే విభిషగే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ మేధ్యాం చైవాస్య మేధ్యాం చ తనువౌ వ్యావర్తయతి అగ్నజే వ్రతపతయే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ అగ్నిమేవ వ్రతపతిగ్రస్వేన భాగధేయేనోపధావతి స ఏవైనం వ్రతమాలంభయతి గర్భగ్రస్రవంతమగదమక అగ్నిరింద్రస్పష్టా బృహస్పతి పృథివ్యామవచుష్టోతైతత్ నాభిప్రాప్నోతి నిర్వృతిం పరాశైః రేతో వా ఏతద్వాదినమాహితాగ్నేః యదగ్నిహోత్రం తద్యత్స్రవేత్ రేతోస్య వాదినగ్రస్రవేత్ గర్భగ్రస్రవంతమగదమకరిత్యాహ రేత ఏవాస్మిన్ వాజినం దధాతి అగ్నిరిత్యాహ అగ్నిరువైరేతోధాః రేత ఏవ తద్దధాతి ఇంద్ర ఇత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దధాతి త్వష్టేత్యాహ త్వష్టా వై పశూనాం మిథునానాగం రూపకృత్ రూపమేవ పశుషు దధాతి బృహస్పతిరిత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతి పృథివ్యామవచుశ్చోతైతదిత్యాహ అస్యామేవైనప్రతిష్ఠాపయతి నాభిప్రాప్నోతి నిర్వృతిం పరాశైరిత్యాహ రక్షసామపహత్యై యా పురస్తాత్ ప్రస్రవంతి ఉపరిష్టాత్ సర్వతశ్చయాః తాభిరశ్మి పవిత్రాభిః శ్రద్ధాయజ్ఞమారభే దేవాగాతువిదః గాతుం యజ్ఞాయ విందత మనసస్పతినా దేవేన వాతాద్యజ్ఞ ప్రయజ్యతాం తృతీయస్యై దివః గాయత్రిజా సోమ ఆభృతః సోమపీఠాయ సన్నయితుం వకలమంతరమాదదే ఆపో దేవీ శుద్ధాస్థ ఇమా పాత్రాణి శుంధత ఉపాతంఖ్యాయ దేవానాం కర్ణవల్కముతశుంధత పజో గృహేష పజో అగ్నియాసు పజో వత్సేష పజ ఇంద్రాయ హవిషేభ్యజస్వ గాయత్రీ పర్ణవల్కేన పజ సోమం కరోత్మిమం అగ్నిం గృహామి సురథం యోమయోభో య ఉద్యంతమారోహతి సూర్యమన్హే ఆదిత్యం జ్యోతిషాం జ్యోతిరుత్తమం శ్వయజ్ఞాయ రమతాం దేవతాభ్యః వసోన్ రుద్రానాదిత్యాన్ ఇంద్రేణ సహ దేవతాః తాః పూర్వః పరిగృహ్ణామి స్వ ఆగతమేవ నేషజా ఇమామోర్జం పంచదశీ ప్రవిష్టా తాన్ దేవాన్ పరిగృహామి పూర్వ అగ్నిరహవ్యమాహతానావహత్ పౌర్ణమాసగం హరిదమేషాం మయి ఆమావాస్యగం హరిదమేషాం మయి అంతరాగ్నే పశవ దేవసగం సదమాగమన్ తాన్ పూర్వ పరిగృహామి స్వ ఆయతనే మనీషయా ఇహ ప్రజా విశ్వరూపారమంతాం అగ్నిం గృహవతిమభి సంవసాదాః తాం పూర్వ పరిగృహామి స్వ ఆయతనే మనీషయా ఇహ పశవో విశ్వరూపారమంతాం అగ్నిం గృహవతిమభి సంవసానాః తాం పూర్వ పరిగృహామి స్వ ఆయతనే మనీషయా అయం పితృణామగ్నిః అవాఢవ్యాభిర్భ్య తం పూర్వ పరిగృహామి అవిషన్న పితుంకరత్ అజస్రంత్వాగుంసభాపాలా విజయభాగం సమింధతాం అగ్నేదీదాయ మే సభ్య విజిత్యై శరదశ్రతం అన్నమావసథీయం అభిహరాణి శరదశ్రతం ఆవసథే శ్రియం మంత్రం అహిర్ద్వద్భ్యో నియచ్చత ఇదమహమగ్నిజ్యేష్ఠేభ్య వసుభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహమింద్రజ్యేష్ఠేభ్య రుద్రేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహం వరుణజ్యేష్ఠేభ్య ఆదిత్యేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి అయస్వతీరోషధయ అయస్వద్వీరుధాంపయ అపాంపయసోయత్పయ తే నమామింద్రసగంసృజ అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మేరాధ్యతాం వాయో వ్రతపద ఆదిత్య వ్రతపతే వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మేరాధ్యతాం ఇమాం ప్రాచీముదీచీం ఇషమోర్జమభిసగ్గస్కృతాం బహువర్ణామశుష్కాగ్రాం హరామి పశుపామహం యత్కృష్ణారూపం కృత్వా ప్రావిశస్త్వం వనస్పతేర్ తతస్త్వామేకవిగంశతిధా సంభరామి సుసంభృతా త్రీం పరిధేగస్తిస్రః సమిధః యజ్ఞాయురను సంచరాన్ ఉపవేశం మే క్షణం ధృష్టిం సంభరామి సుసంభృతా యాదాతా ఓషధయః దేవేభ్యస్త్రియుగం పురా తాసాం పర్వరాభ్యాసం పరిస్తరమాహరన్ అపాం మేధ్యం యజ్ఞిజం సదేవగం శివమస్తు మే ఆచ్ఛేత్తావోమానిషం జీవాని శరదశ్రతం అపరిమితానాం పరిమితాః సన్నహ్యే సువృతాయకం యే నోమానిగాంకతమచ్చనాహం పునరుత్య బహులాభవంతు సహృదాచ్ఛిన్నం బరిహిరోర్ణామృద శ్యోనం పితృభ్యస్వాభరామ్యహం అస్మ్యం క్షీరంతు మే పితర సోమ్యాః పితామహా ప్రపితామహాశ్చానుగైః సహ త్రివృత్పలాశే దర్భః యాన్ ప్రాదేశ సంమితః యజ్ఞే పవిత్రం పోకృతమం పయోహవ్యం కరోతు మే ఇమౌ ప్రాణాపానౌ యజ్ఞస్యాంగాని సర్వశః ఆప్యాయయంతౌ సంచరతాం పవిత్రే హవ్యశోధనే పవిత్రే స్థో వైష్ణవీ వాయుర్వాం మనసా పునాతు అయం ప్రాణశ్చాపానశ్చ యజమానమపి గచ్చతాం యజ్ఞేశ్యభూతాం పోతారౌ పవిత్రే హవ్యశోధనే త్వయా వేదిం విభిదుః పృథివీం త్వయా యజ్ఞో జాయతే విశ్వదానిః అచ్ఛిద్రం యజ్ఞమన్వేష విద్వాన్ త్వయా హోతా సంతనోప్యర్థమాసాన్ త్రయస్త్రిగుంశోసితంతూనాం పవిత్రేణ సహాగహి శివే యగం రజ్జురభిధానీ అభ్యయాముపసేవతాం అప్రస్రగుంసాయ యజ్ఞస్య ముఖే ఉపదధామ్యహం పశుభిః సన్నీతం విభృతాం ఇంద్రాయ శృతం దధి ఉపవేశోసి యజ్ఞాయ త్వాం పరివేషమధారయన్ ఇంద్రాయ హవి కృణ్వంతః శివశ్రగ్మో భవాసినః అమృణ్మయం దేవ పాత్రం యజ్ఞస్యాయుషి ప్రయుజ్యతాం తిరః పవిత్రమతినీతాః ఆపోధారయమాతిగుః దేవేన సవిత్రోత్పూతాః తసో సూర్యస్య రశ్మిభిః గాందోహ పవిత్రే రజ్యం సర్వాపాత్రాణి శుంధత ఏతా ఆచరంతి మధుమద్దుహానాః ప్రజాపతేర్యశసో విశ్వరూపాః బహ్వేర్భవంతే రూపజాయమానాః ఇహ వ ఇంద్రో రమయతు గావః పూషాస్థ అయక్ష్మావః ప్రజజాసగం సృజామి రాజస్పోషేణ బహుళా భవంతే ఊర్ధ్వం పజః కిణ్వమానా ఘృతం చ జీవో జీవంతే రూపవత్సతేజం యోస్తేమం యజ్ఞం పృథివీ చ సందుహాతాం ధాతా సోమేన సహ వాచేన వాయుః యజమానాయ ద్రవిణం దధాతు ఉత్సందుహంతి కలశం చతుర్భిరం క్రీడాం దేవీం మధుమతీగుం సువర్జితం తదింద్రాగ్నే జిన్వతకం సునృతావత్ తద్యజమానమృతత్తే దధాతు కామధక్ష ప్రణోబ్రూహి ఇంద్రాయ హవిరింద్రియం అమోన్యస్యాం దేవానాం మనుష్యాణాం పజోహితం బహుదగ్ధేంద్రాయ దేవేభ్యః అవ్యమాప్యాయతాం పునః వత్సేభ్యో మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతతిమనుసంతనోమి అదస్తమసి విష్ణవే త్వా యజ్ఞాయాపి దధామ్యహం అద్భిరరిక్తేన పాత్రేణ యాః పూతాః పరిశేరతే అయం వయః సోమం కృత్వా స్వాయోనిమపి గచ్చతు పర్ణవల్కః పవిత్రం సౌమ్యః సోమాభినిర్మితః ఇమో పర్ణం చ దర్భం చ దేవానాగుం హవ్యశోధనౌ ప్రాతర్వేషాయ గోపాయ విష్ణో హవ్యగం హి రక్షసి ఉభావగ్ని ఉపస్తృణతే దేవతా ఉపవసంతు మే అహం గ్రామ్యానుపవసామి మహ్యం గోపతజే పశూన్ దేవాదేవేషు పరాక్రమధ్వం ప్రథమా ద్వితీయేషు ద్వితీయాస్తృతీయేషు త్రిరేకాదశామావత ఇదగుంశకే యజిజం కరోమి ఆత్మాకరో త్వాత్మనే ఇదం కరిష్యే భేషజం ఇదం మే విశ్వభేషజ అశ్వినా ప్రావతం యువం ఇదమహగుంసేనాయ అభీక్వర్యై ముఖమపోహామి సూర్యజ్యోతిర్విభాహి మహత ఇంద్రియాయ ఆప్యాయతాం హృదయోనిః అగ్నిరహవ్యానుమన్యతాం ఖమంక్షమంక్ష స్వరూపం త్వాపసుమిదం పశూనాం తేజస అగ్నజే దుష్టమభిధారయామి శ్యోనంతే సదనం కరోమి ఘృతస్య ధారజా సుసేవం కల్పయామి తస్మిన్ సీదామృతే ప్రతిష్ట వ్రీహీణాం మేధసుమనస్య మానః ఆర్ద్రప్రసస్రర్భువనస్య గోపాః శృత ఉత్స్నాతి జనితామతీనాం యస్త ఆత్మా పశుషు ప్రవిష్టః దేవానాం విష్ఠామనుయో వితస్థే ఆత్మన్ వాం సోమఘృతవాహి భూత్వా దేవాన్ గచ్ఛ సువర్వింద యజమానాయ మహ్యం ఇదా భూతి పృథివ్యేర సోమోక్రమీత్ దేవాః పితరః పితరో దేవాః యోహమస్మి ససనయజే యస్యాస్మినతమంతరేమి స్వమ్మ ఇష్టగ్రస్వం దత్తం స్వం పూర్తగ్రస్వగ్నిశ్రాంతం స్వగం హుతం తస్య మేగ్నిరుపద్రష్ట వాయురుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత ద్యోః పితా పృథివీ మాత ప్రజాపతిర్బంధు య ఏవాస్మి ససనయజే మాభేర్మా సంవిక్థా మా త్వాహిగంసిషం మా తేజోపక్రమేత్ భరతముద్ధరే మనుషిం చ అవదానామి తే ప్రత్యవదాస్యామి నమస్తే అస్తు మామాహిగుంసీ యదవదానామి తే వద్యన్ విలోమాకార్షమాత్మనః ఆజ్యేన ప్రత్యనజ్యేన తత్త ఆప్యాయతాం పునః అజ్యాయోజవమాత్రాత్ ఆవ్యాధాత్కృత్యతామిదం మారూరుపామయజ్ఞస్య శుద్ధగస్వ్యష్టమిదగం హవిః మనునాదిష్టాం ఘృతపదీం నేత్రావరుణసమేరితాం దక్షిణార్ధాదశం భిందన్ అవద్యామ్యేకతో ముఖాం పిడే భాగం జుషస్వనః జిన్వగా జిన్వార్వతః తస్యాస్తే భక్షిమాణస్యామ సర్వాత్మానః సర్వగణాః బ్రహ్మబింబస్వ దదతో మేమాక్షాయి పూర్వతో మేమోపదసత్ దిశాం జప్తిరసి దిశో మే కల్పంతాం కల్పంతాం మే దిశః దైవీయేశ్చ మానుషేశ్చ అహోరాత్రే మే కల్పేతాం అర్ధమాసా మే కల్పంతాం మాసా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పతాం క్లప్తిరసి కల్పతాం మే ఆశానాం త్వాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విధేమహవిషావజం భజతాం భాగీ భాగం మా భాగో భక్త నిరభాగం భజామః అపస్మిన్వ ఓషధేర్జిన్వ దివాత్పాహి చతుష్పాదవ దివో వృష్టిమేరజ బ్రాహ్మణానామిదగం హవిః సోమ్యానాగం సోమపీథినా నిర్ధత్తో బ్రాహ్మణః మేహా బ్రాహ్మణస్యాస్తి సమంతాం బర్హిర్హవిషాఘృతేన సమాదిత్తేర్వసుభిః సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహా ఇంద్రాణీవా విధవా భూజాసం అదితిరివసుపుత్రా అస్థోరిత్వాగార్హవత్యా ఉపనిషదే సుప్రజాస్తాయ సంపత్నే పత్యా సుకృతేన గచ్చతాం యజ్ఞస్య యుక్తౌ ధృజావభూతాం సంజానానౌ విజహతామరాతేః దివి జ్యోతిరజరమారభేతాం దశకే తనువో యజ్ఞయజ్ఞయాః తాః ప్రీణాతి గజమానో ఘృతేన ఆరిష్ఠయో ప్రశిషమీడమానః దేవానాం దైవ్యేపి గజమానో మృతోభూత్ యంబాం దేవా అకల్పయన్ ఓర్జభాగం శతక్రతూ ఏతద్వాంతేన ప్రీణాని తేన తృప్యతమగం హహౌ అహం దేవానాగం సుకృతామస్మి లోకే మమేదమిష్టర్న మిథుర్భవాది అహం నారిష్టావన యజామి విద్వాన్ యదాహాభ్యామింద్రో అదధాద్భాగేయం అదారసద్భవత దేవ సోమ అస్మిన్ యజ్ఞే మరుతో మృడతానః మానో విదదభిభామో అశక్తిః మానో విదద్విజనాద్వేష్యాయ ఋషభం వాజినం వయమ్ పూర్ణమాసం యజామహే సనో దోహతాగం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం ప్రాణాయ సురాధసే పూర్ణమాసాయ స్వాహా అమావాస్యా సుభగా సుషేవా ధేనురివ భూయ ఆప్యాయమానా సానో దోహతాగం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం అపానాయ సురాధసే అమావాస్యా జై స్వాహా అభిస్త్రిణీ పరిజేహి వేదిం జామిం మాహిగం శీరముయాశయానా ఓదృషజనా హరితా సువర్ణా నిష్టాయిమే యజమానస్య బ్రధ్నే పరిస్త్రిణీత పరిధత్తాగ్నిం పరిహితోగ్నిర్యజమానం భునక్తో అపాగం రసఔషధీనాగం సువర్ణః నిష్కామిమే యజమానస్య సంతుకా మధుభాః అముత్రామిష్ణం లోకే భూపతే భువనపతే మహతో భూతస్య పదే బ్రహ్మాణం పావృణీమహే అహం భూపతిరహం భువనపతి అహం మహతో భూతస్య పతి దేవేన సవిత్రా ప్రసూత ఆర్త్విజ్యం కరిష్యామి దేవసవితరేతం పావృణతే బృహస్పతిం దైవ్యం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి మనోగాయత్రియై గాయత్రీ త్రిష్టుభే త్రిష్టుజ్జగత్యై జగత్యనుష్టుభే అనుష్టుపంక్తై పంక్తి ప్రజాపతయే ప్రజాపతిర్విశ్వేభ్యో దేవేభ్య విశ్వే దేవా బృహస్పతయే బృహస్పతిర్బ్రహ్మణే బ్రహ్మభూర్భువః బృహస్పతిర్దేవానాం బ్రహ్మా అహం మనుష్యాణాం బృహస్పతే యజ్ఞం గోపాయ ఇదం తస్మై హర్మ్యం కరోమి యోగో దేవాశ్చరతి బ్రహ్మచర్యం మేధావీ దిక్షు మనసా తపస్వీ అంతర్ధూతశ్చరతి మానుషేషు చతుఃఖండాయువతి సుపేశాః ఘృత ప్రదేకా భువనస్య మధ్యే మర్మజ్జమానా మహతే సౌభగాయ మహ్యం ధుక్ష్వయజమానాయ కామాన్ భూమిర్భూత్వా మహిమానం పుపోష తతో దేవీ వర్ధయతే పయాగుంసి యజ్ఞయా యజ్ఞం విషయంతి శంస ఓషధీరాపయిహ శక్వరీశ్చ యోమా హృదా మనసాయశ్చ వాచా యో బ్రహ్మణా కర్మణా ద్వేష్టి దేవాః యశ్రుతేన హృదయేనేష్ణతా తస్యేంద్రవజ్రేణ శిరస్థినగ్ని పూర్ణామృత ప్రథమానగ్రస్యోనం దేవేభ్యోజష్టగం సదనాయ బలిః స్వర్గే లోకే యజమానగం హి దేహి మాన్నాకస్య పృష్ఠే పరమే వ్యోమన్ చతుఃశిఖండాయువతి సుపేశాః ధృత ప్రతీకా వయునాని వస్తే సాస్తేవ్యమానా మహతే సౌభగాయ సామే ధుక్ష్వయజమానాయ కామాన్ శివా చ మే షడ్మా చైధి శ్యోనా చ మే సుషదా చైధి ఊర్జస్వతీ చ మే పజస్వతీ చైధి విషమోర్జం మే పింబస్వ బ్రహ్మదేజో మే పింబస్వ క్షత్రమోజో మే పింబస్వ విషం వృష్టిం మే పింబస్వ ఆయురన్నాద్యం మే పింబస్వ ప్రజాం పశూన్మే పింబస్వ అస్మిన్ యజ్ఞ ఉపభూయ ఇందు మే అవిక్షోభాయ పరిధీం దధామి ధర్తా ధరణో ధరీజాన్ అగ్నిర్ద్వేషాగుంసి నిహితోనుదాతై విచ్ఛిన్నద్విధృతేభ్యాగం సపత్నాన్ జాతాంధ్రాతృవ్యాన్ ఏతద్ నిష్యమాణాః విశోజంత్రాభ్యాం విధమామ్యేనాన్ అహగ్రస్వానాముత్తమోసాని దేవాః విశోజంత్రే ఉదమానే అరాతిం విశ్వం పాప్మానమతిం దుర్మరాయుం సీదంతి దేవీ సుకృతస్య లోకే ధృతే స్థోభిధృతే స్వధృతే ప్రాణాన్మయి ధారయతం ప్రజాన్మయి ధారయతం పశూన్మయి ధారయతం అయం ప్రస్తర ఉభయశ్చ ధర్తా ధర్తా ప్రజానామృతాను యాజానాం సదాధార సమిధ విశ్వరూపాః తస్మే శృత అధ్యాసాదయామి ఆరోహ పశోజుహుదే భజానాన్ యత్ర ఋషయః ప్రసమజాయే పురాణాః హిరణ్యపక్షా గిరా సంభృతాంగా వహాసిమా సుభృతాన్యత్ర లోకాః అవాహం బాధ ఉపభృతా సపత్నాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ ఏషయనిష్యమాణాః దోహై యజ్ఞకం సుదుఘామివ ధేనుం అహముత్తరో భూజాసం అధరే మత్సపత్నాః యో మా వాచా మనసా దుర్మరాయుః సృదారాదీయాదభిదాసదగ్నే ఇదమస్య చిత్తమధరం ధ్రువాయాః అహముత్తరో భూజాసం అధరే మత్సపత్నాః ఋషభోసి శాక్వర భృతాచీరాగం సూను ప్రియేణ నామ్నా ప్రియే సదసి సీద శ్యోనో మే సీద సుషద పృథివ్యాం ప్రథయ ప్రజయా పశుభిస్వర్గే లోకే దివిసీద పృథివ్యామంతరిక్షే అహముత్తరో భూయాసం అసరే మత్సపత్నా యజ్ఞస్థానే ఘృతస్య పూర్ణ అచ్చిన్నపయా శతధార ఉత్సహ మారుతేన శర్మణా దేవ్యేన యజ్ఞోసి సర్వత శ్రితః సర్వతో మాం భూతం భవిష్యక్షయతాం శతం మే సంత ఆశిషః సహస్రం మే సంత సోమృతాః ఇరావతే పశుమతేః ప్రజాపతిరసి సర్వత శ్రితః సర్వతో మాం భూతం భవిష్యక్షయతాం శతం మే సంత ఆశిషః సహస్రం మే సంత సోమృతాః ఇరావతే పశుమతేః ఇదమింద్రియమృతం వీర్యం అనేనేంద్రాయ పశవో చికిత్సన్ తేన దేవా అవతోపమాం ఇహేషమోర్ధ్వం యశస్సః ఓజస్సమేయం శ్రుతం మయి శ్రయతాం యత్పృథివీమశరక్త ప్రవిష్టం యేనాసించద్బలమింద్రే ప్రజాపతిః ఇదంతఃక్షత్రం మధువాజినీవత్ యేనోపరిష్టాదభినాన్మహేంద్రం దధిమాన్భినోదు అయం వేద పృథివీమన్వవిందత్ గుహాసతేంగహణేగహ్వరేషు సవిందతు యజమానాయ లోకం అచ్ఛిద్రం యజ్ఞం భూరి కర్మాకరోతు అయం యజ్ఞః సమసజద్ధవిష్మాన్ రచాసామ్రాజుషా దేవతాభిః తేన లోకాన్ సూర్యవతో జజేమ ఇంద్రస్య సక్షమమృతత్వమస్యాం యో నః కనీయ ఇహ కామజాతై అస్మిన్ యజ్ఞే యజమానాయ మహ్యం అపతమింద్రాగ్నే భువనాన్నుదేతాం అహం ప్రజాం వీరవతీం విదేయ అగ్నే వాజజిత్ వాజంపాసరిష్యంతం వాజం జేష్యంతం వాజినం వాజజితం వాజజిత్యాజై సమ్మార్జ్మి అగ్నిమన్నాదమన్నాద్యాయ ఉపహోతోద్యోపిత ఉపమాన్యోపితాహ్వయతాం అగ్నిరాగ్నేధ్రాత్ ఆయుషే వర్చసే జీవాత్తే పుణ్యాయ ఉపహోతా పృథివీ మాత ఉపమాం మాత పృథివీహ్వయతాం అగ్నిరాగ్నేధ్రాత్ ఆయుషే వర్చసే జీవాత్తే పుణ్యాయ మనోజ్యోతిర్జుషతామార్జ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుతా విమన్నః విశ్వే దేవా ఇహమాదయంతాం యంతే అగ్న ఆవృష్టామి అహం వాక్షిపితశ్చరన్ ప్రజాం చ తస్య మూలం చ నీచైర్దేవాని వృష్టత అగ్నేయోనోభిదాసతి సమానోజశ్చ నిష్ట్యః యుధ్మస్యేవ ప్రక్షాయతః మాతస్యోర్చేషి కించన యో మాం వేష్టి జాతవేదః యంచాహం వేష్మియశ్చ మాం సర్వాగస్తానగ్నే సందః యాగశ్చాహం వేష్మియే చ మాం అగ్నే వాజజిత్ వాజన్ త్వాస సర్వాగంసం వాజంతి జివాగంసం వాజినం వాజజితం వాజజిత్యాయై సమ్మార్జ్మి అగ్నిమన్నాదమన్నాద్యాయ తేజర్దర్హి శ్రుతగం హవిః యుధ్మః పరిధజ శ్రుచః ఆజ్యం యజ్ఞరుచో యజుః యాజ్యాశ్చవషట్కారాః సమ్మే సన్నతయో నమంతాం యుధ్మ సన్నః మే హుతే దివఃక్షీలోవతతః పృథివ్యాభ్యుత్థితః తేన సహస్రకాండేన ద్విషంతకం శోచయామసి ద్విషన్మే బహు శోచతు ఓషధేమో అహగం శుచం యజ్ఞ నమస్తే యజ్ఞ నమో నమశ్చతే యజ్ఞ శివేన మే సంతిష్ఠస్వ శ్యోనేన మే సంతిష్ఠస్వ సుభూతేన మే సంతిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ యజ్ఞస్యర్ధిమను సంతిష్ఠస్వ ఉపతే యజ్ఞ నమః ఉపతే నమః ఉపతే నమః ప్రిష్ఫలీ క్రియమాణానాం యోన్యంగో అవశిష్యతే రక్షసాం భాగధేయం ఆపస్తత్ప్రవహతాదితః ఉలోఖలే ముసలే యచ్చశూర్పే ఆశిశ్లేష దృషది యత్కపాలే అవపృషో విపృషః సంగజామి విశ్వే దేవా హవిరిజం దిశంతాం యజ్ఞేయా విపృషః సంతి బహ్వీః అగ్నౌతాః సర్వాః స్విష్టాః సుహృతా జుహోమి ఉద్యన్నద్యమిత్రమః సపత్నాం మే అనేన సహ దివైనాన్ విద్యుతాజహి నిమ్రోచన్నధరాన్ కృధి ఉద్యన్నద్య వినోభజ పితాపుత్రేభ్యో యథా దీర్ఘాయుత్వస్య హేషిషే తస్య నో దేహి సూర్య ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాన్ దివం రుద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ శుకేషు మే హరిమాణం రోపణాకాసుదధ్వసి అథో హారిద్రవేషు మే హరిమాణం విదధ్వసి ఉదకాదయమాదిత్య విశ్వేన సహసా సహ ద్విషంతం మమ రంధయన్ మో అహం ద్విషతో రథం యో నశపాదశపద యశ్చ నశపదశపాద్ ఉషాశ్చ తస్మై నివృత్త సర్వం పాపగం సమూహతాం యో నశపత్నో యోరణః మర్తోభిదాసతి దేవాః యద్మస్యేవ ప్రక్షాయతః మాతస్యోచ్ఛేషు కించన అవసృష్టః పరాపద శరో బ్రహ్మ సగంసితః గచ్ఛామిత్రాన్ ప్రవిశ మైషాం కంచనోచ్ఛిషః స్పర్క్షేదం పశ్య విధర్తరిదం పశ్య నాకేదం పశ్య రమతి పనిష్ఠా ఋతం వరిషిష్టం అమృతాయాన్యాహు సూర్యో వరిష్టో అక్షభిరవిభాతి అనుద్యా వా పృథివీ దేవపుత్రే వీక్షాసి తపసో యోనిః తపోసి బ్రహ్మణో యోనిః బ్రహ్మాసి క్షత్రస్య యోనిః క్షత్రమస్యుడస్య యోనిః ఋతమసి భోరారభే శ్రద్ధాం మనసా దీక్షాం తపసా విశ్వస్య భువనస్యాధిపత్నీం సర్వే కామాయజమానస్య సంతో పాతం ప్రాణం మనసాన్ వారభామహే ప్రజాపతిం యో భువనస్య గోపాః సనో మృత్యోస్త్రాయతాం పాత్వగంహతః యో జీవా జరామశీమహి ఇంద్రశాక్వరగాయత్రీం ప్రపద్యే తాం తేజులజ్మి ఇంద్రశాక్వరపృష్ఠుభం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరజగతీం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరానుష్ఠుభం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరపంక్తిం ప్రపద్యే తాం తేజునజ్మి ఆహం దీక్షామరుహమృతస్య పత్నీ గాయత్రేణ ఛందసా బ్రహ్మణా చ ఋతగం సత్యేధాయి సత్యమృతేధాయి ఋతం చ మే సత్యం చాభూతాం జ్యోతిరభోపగం సువరగమం స్వర్గం లోకం నాకస్య పృష్టం బ్రధ్నస్య పిష్టపమగమం పృథివీ దీక్షా తయాగ్నిర్దీక్షయా దీక్షితః తయాగ్నిర్దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి అంతరిక్షం దీక్షా తయా వాయుర్దీక్షయా దీక్షితః యయా వాయుర్దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి ద్యోర్దీక్షా తయా దిత్యో దీక్షయా దీక్షితః యయా దిత్యో దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి దిశా దీక్షా తయా చంద్రమా దీక్షయా దీక్షితః యయా చంద్రమా దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి ఆపో దీక్షా తయా వరుణో రాజా దీక్షయా దీక్షితః యయా వరుణో రాజా దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి ఓషధయో దీక్షా తయా సోమో రాజా దీక్షయా దీక్షితః యయా సోమో రాజా దీక్షయా దీక్షితః తయాత్వా దీక్షయా దీక్షయామి వాగ్దీక్షా తయా ప్రాణో దీక్షయా దీక్షితః యయా ప్రాణో దీక్షయా దీక్షితః త తయా దీక్షయా దీక్షయామి పృథివీ త్వాదీక్షమాణమను దీక్షతాం అంతరిక్షం త్వాదీక్షమాణమను దీక్షతాం యోస్త్వాదీక్షమాణమను దీక్షతాం దిశస్త్వాదీక్షమాణమను దీక్షంతాం ఆపస్త్వాదీక్షమాణమను దీక్షంతాం ఓషధయస్త్వాదీక్షమాణమను దీక్షంతాం వాక్స్త్వాదీక్షమాణమను దీక్షతాం ఋతస్త్వాదీక్షమాణమను దీక్షంతాం సామానిత్వాదీక్షమాణమను దీక్షంతాం యజోగుంషిత్వాదీక్షమాణమను దీక్షంతాం అహశ్చరాత్రిశ్చ కృషిశ్చ వృష్టిశ్చ కృషిశ్చాపచతిశ్చ ఆపస్తౌషధయశ్చ ఊర్చ సోమృతా చ తాస్త్వాదీక్షమాణమను దీక్షంతాం స్వేదక్షేదక్షపితే హసీద దేవానాగం సుమ్నో మహతేరణాయ స్వాసస్థస్తనువాసం విశస్వ ఇదే వైధి సోనవ ఆసుషేవ శివో మా శివమా దిశ సత్యం ఆత్మా శ్రద్ధా మే క్షితి తపో మే ప్రతిష్టా సవిత్ర ప్రసూతా మా దిశో దీక్షయంతో సత్యమస్మి అహం త్వదస్మి మదసి త్వమేతత్ మమాసి యోనిస్తవయోనిరస్మి మమైవ సన్మహ హవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకకృజ్జాత వేదః ఆజుహ్వానస్సు ప్రతీకః పురస్తాద్ అగ్నే స్వాయ్యో నివాసీత సాధ్యా అస్మిన్ సతస్థే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత ఏకమిషే విష్ణుస్వాన్వేతు ద్వే ఊర్జే విష్ణుస్వాన్వేతు త్రీణి ప్రదాయ విష్ణుస్వాన్వేతు చత్వారి మాయో భవాయ విష్ణుస్వాన్వేతు పంచపశుభ్యో విష్ణుస్వాన్వేతు షడ్రాజస్పోషాయ విష్ణుస్వాన్వేతు సప్తసప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్వాన్వేతు సఖాయ సప్తపదాభూవ సఖ్యంతే గమేయం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్మే మాయోష్ఠా సాసు బ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీ పాద సాసు బ్రహ్మణ్యే తస్యాస్తేంతరిక్షం పాద సాసు బ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌః పాద సాసు బ్రహ్మణ్యే తస్యాస్తే దిశః పాద పరోరజాస్తే పంచమః పాద సాన ఇషమూర్జం భుక్ష్వా తేజ ఇంద్రియం బ్రహ్మవర్చసమన్నాద్యం నిరిమే త్వాపయస్వతీ దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీ ఇంద్రస్వోమం పిబతు క్షేమో అస్తునః ఇమాన్నరాశ్రుణు తదే నిమేత్య వసుమతీకం రుద్రవతీమాదిత్యవతీ వష్మన్వ నాభా పృథివ్యాజమానో నరిష్యేత్ దేవస్ సవితు సవే చతుఖండాయువరి సుపేషా ప్రదీకా భువనస్ మధ్యే తస్యాగం సుపర్ణావధియౌ నివిష్టౌ తయోర్దేవానామధిభాగేయ అపజన్యం భయన్నుత అపచక్రాణి వర్తయ గృహగం సోమస్ గచ్చతం నవా ఉవేతం మ్రియసే నరిష్యసి దేవాగం ఇదేషు పృథిభిః సుగేభిః యత్రయంతి సుకృతో నాపి దుష్కృతః తత్రత్వా దేవః సవితా దధాతో యదస్య పారే రజసః శుక్రం జ్యోతిరజాయత తమన్నః పరిషదతి ద్విషః అగ్నే వైశ్వానరః స్వాహా యస్మాద్భీషావాసిష్ఠాః తతో నో అభయం కృధి ప్రజాభ్య సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేభుషే యస్మాద్భీషాన్యషద తతో నో అభయం కృధి ప్రజాభ్య సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేభుషే ఉదుస్రతిష్ట ప్రతిష్టమారిష మేమయ్యజ్ఞం యజమానం చరీరుష సువర్గే లోకే యజమానగం హిధేహి సన్నయేధి ద్విపదేశం చతుష్పదే యస్మాద్భీషా వే పిష్టా పలాయుష్ఠా సమజ్ఞాస్థా తతో నో అభయం కృధి ప్రజాభ్యః సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేధృషే యమక తస్మై నమ తస్మై స్వాహా నవాగువేతం మృయసే ఆశానాం త్వా విశ్వా ఆశాః యజ్ఞశ్రహిస్థరుత్విజో ఇంద్రాగ్నిచేతనస్య చ హుతాహుతస్య దృప్యతం అహుతస్య హుతస్య చ హుతస్య చాహుతస్య చ అహుతస్య హుతస్య చ ఇంద్రాగ్నిస్య శోకస్య వీతం పిబతం జుషేథా మా యజమానం తమో విదత్ మర్త్విజోమో ఇమా ప్రజా మాయస్ సోమమిమం పిబాత్ సగం సృష్టముభయం కృతం అనాగసస్త్వా వయమ్ ఇంద్రేణ ప్రేషితా ఉప వాయుష్టే అస్త్వగం శభో మిత్రస్తే అస్త్వగం శభో వరుణస్తే అస్త్వగం శభో అపాంక్షయాయుతస్య గర్భా భువనస్య గోపాశ్యేన అతిథయః పర్వతానాం కగుభః ప్రయుతో నపాతారః భగ్నినేంద్రగృహ్వయత ఘోషేణామీవాగిష్టాతయత యుక్తాస్థవహత దేవాగ్రావాణ ఇంద్రురింద్ర ఇత్యవాదిషు ఏంద్రమచుచ్యవః పరమస్యాః పరావతః ఆస్మాత్ సధస్థాత్ ఓరోరంతరిక్షాత్ ఆశుభూతమసుషభుః బ్రహ్మవర్చసం మహాశుషభుః సమరే రక్షాగస్య వదిషుః అపహతం బ్రహ్మజ్యస్య వాక్చత్వామనశ్చ శ్రేణీతాం ప్రాణశ్చత్వాపానశ్చ శ్రేణీతాం చక్షుశ్చత్వాశ్రోత్రం చ శ్రేణీతాం రక్షశ్చత్వాబలం చ శ్రేణీతాం ఓజశ్చత్వాసహశ్చ శ్రేణీతాం ఆయుశ్చత్వాజరాశ్రేణీతాం ఆత్మా చత్వాతమోశ్చ శ్రేణీతాం శ్రుతోసి శ్రుతం కృతః శ్రుతాగత్వా శ్రుతేభ్యస్త్వా యమింద్రమాహుర్వరుణయ్యమాహుః యం మిత్రమాహుర్యము సత్యమాహుః యో దేవానాం దేవతమస్తమోజాః తస్మై త్వాతేభ్యస్త్వా మయిత్యజింద్రియం మహత్ మయి దక్షో మయి క్రతుః మయి ధాయి సువీర్యం త్రిషుఘర్మో విభాతు మే ఆకోత్యా మనసా సహ విరాజా జ్యోతిషా సహ యజ్ఞేన పయసా సహ తస్య దోహమశీమహి తస్య సుమ్రమశీమహి తస్య భక్షమశీమహి వాగ్యుషాణాసోమస్య తృప్యతో మిత్రో జనాన్ ప్రసమిత్ర యస్మాన్న జాతః పరో అన్యో అస్తి యావేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సంవిధానః త్రీణి జ్యోతిగుంషి సతతే సషోడశీ ఏష బ్రహ్మాయ ఋత్విజః ఇంద్రో నామ శ్రుతో గణే ప్రతేమహే విదథే శగుంసి శగుంహరీ య ఋత్విజః ప్రతేమన్వే మనుషో హర్యతం వదం ఇంద్రో నామ ఘృతాన్వయః హరిభిశ్చాదుసేచతే శ్రుతో గణ ఆత్మా విశంతో హరివర్పసంగిరః ఇంద్రాధిపతేధిపతిస్త్వం దేవానామసి అధిపతిం మాం ఆయుష్మంతం వర్చస్వంతం మనుష్యేషు కురు ఇంద్రశ్చ సమ్రాడ్ వరుణశ్చ రాజా హౌతే భక్షం చక్రతురగ్రజేతం అయోరను భక్షం భక్షయామి వాగ్జుషాణా సోమస్య తృప్యతో ప్రజాపతిర్విశ్వకర్మా తస్య మనో దేవం యజ్ఞేన రాధ్యాసం అర్థేగా అర్థజహితః అవసానపతే వసానం మే వింద నమో రుద్రాయ వాస్తోష్పతయే ఆయనే విద్రవణే ఉద్యానే యత్పరాయణే ఆవర్తనే వివర్తనే యోగోపాయతితగుంభువే యాన్యపామిత్యాన్యప్రతీస్తాన్యస్మి యమస్య బలినాచరామి ఇహైవ సంత ప్రచితద్యాతయామః జీవాజీవేభ్యో విహరామయేన అడనా అస్మిన్ అడనా పరస్మిన్ తృతీయే లోకే అడనా శ్యామ ఏదే వజానా ఉదపి త్రియాణాః సర్వాన్ పథో అనడా ఆక్షీయేమ యజమానశ్రేయో వసానమాగన్మ శివేనోద్యావా పృథివీ ఉభే ఇమే గోమద్ధనవదశ్వవదోర్జస్వత్ సువీరా వీరైరను సంచరేమ అర్క పవిత్రగుం రజసో విమానః పునాదిదేవానాం భువనాని విశ్వాః ద్యావా పృథివీ పయసా సంవిధానే ఘృతం దుహాతే అమృతం ప్రపీనే పవిత్రమర్కో రజసో విమానః పునాదిదేవానాం భువనాని విశ్వాః సువర్జ్యోతిర్యశో మహత్ అశీమహి జాధముద ప్రతిష్టాం ఉదస్తాం సీత్సవితా మిత్రో అర్హ్యమా సర్వానమిత్రానవధీర్యుగేన బృహంతం మామకరద్ధీరవంతం రథం కరేశ్వయస్వ స్వాహ పృథివ్యాం కామదేవ్యేశ్వయస్వ స్వాహాంతరిక్షే బృహతిశ్రయస్వ స్వాహ దివి బృహతాత్వోపస్తభ్రోమి ఆత్వాదే యశసే వీర్యాయ చ అస్మాస్వగ్ర్యా యూయం దధాథేంద్రియం పదః యస్తేద్రప్సో యస్త ఉదర్షః దైవ్యకేతుర్విశ్వం భువనమా వివేశ సనః పాహ్యరిష్యే స్వాహ హనుమా సర్వో యజ్ఞో రమేతో ఇష్టే దేవా మరుతః సా మార్కః ఆప్రియశ్చందాగుంసి నిజో యజోగుంషి అస్యే పృథివ్యై యద్యజ్ఞిజం ప్రజాపతేర్వర్తనిమనువర్తస్వ అనువీరైరనురాధ్యామగోధి అన్వశ్వైరను సర్వైరుపుష్టైః అను ప్రజయాన్వింద్రియేణ దేవానో యజ్ఞమృజుధానయంతో ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రతిష్టామి ఘోషు ప్రతి ప్రజాయాం ప్రతిష్టామి భవ్యే విశ్వమన్యాభివావృధే తదన్యస్యామధిశ్రితం దివే చ విశ్వకర్మణే పృథివ్యై చాకరం నమః అస్కాంద్యో పృథివీ అస్కాన్షదో యువాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞ ప్రజనయతో అస్కానజని ప్రాజని ఆ స్కన్నాజ్జాయతే వృషాః స్కన్నాత్ ప్రజనిషీమహి యే దేవా యేషామిదం భాగధేయం బభూవ యేషాం ప్రయాజా ఉదాను యాజాః ఇంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజభ్యః అగ్నిహోద్రుభ్యో దేవేభ్యః స్వాహా ఉదత్యానో దివామతిః అదితిరోత్యాగమత్ సాశంతా చేమయస్కరత్ అపస్రిధః ఉదత్యా దేవ్యాభిషజాః సన్నస్కరతో అశ్వినాః యూయాతామస్మద్రపః అపస్రిధః శమగ్నిరగ్నిభిస్కరత్ సన్నస్తపతు సూర్యః సంవాతో వాక్పరపాః అపస్రిధః తదిత్పదన్న విసిగేత విద్వాన్ యన్మృతః పునరప్యేతి జీవాన్ త్రివృద్యద్భువనస్య రసవృత్ జీవో గర్భో నమృతస్ జీవాన్ ప్రత్యస్మై పిపీషతే విశ్వాని విదుషే భర అరంగమాయ జగ్మదే అపశ్చాద్దఘ్వనే నరే ఇందురిందుమవాగాద్ ఇందోరింద్రోపాత్ తస్యత ఇంద్రవీంద్రపేదస్య మధుమతః ఉపహోతస్యోపహోతో భక్షయామి బ్రహ్మ ప్రతిష్టామనసో బ్రహ్మ వాచః బ్రహ్మయజ్ఞానాగుం హరిషామాజ్యస్య అతిరిక్తం కర్మణో యచ్చ హీనం యజ్ఞ పర్వాణి ప్రకిరన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుతివేతు దేవాన్ ఆశ్రావితమత్యాశ్రావితం వషకృతమత్యనోక్తం చ యజ్ఞే అతిరిక్తం కర్మణో యచ్చ హీనం యజ్ఞ పర్వాణి ప్రకిరన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుతిరేతు దేవాన్ యద్వో దేవా అతిపాదయాని వాచాచిప్రయతం దేవహేడనం అరాజో అస్మాగం అభిదుచ్చునాయతే అన్యత్రాస్మన్మరుతస్తన్నిధేతన తతం మహాపస్తదుగాయతే పునః స్వాదిష్టాధీతిరుచసా యశస్యతే అయగుం సముద్ర ఉత విశ్వభేషజః స్వాహాకృతస్య సముద్రప్నుతర్భువః ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం ఇమం మే వరుణతత్వాజామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అజాసి ప్రజాపతే ఇమం జీవేభ్యః పరిధిం దధామి మైషాన్ను గాదపరో అర్ధమేతం శతం జీవంతు శరదః పురోజేః శిరో మృత్యుం దధతాం పర్వతేన ఇష్టేభ్యః స్వాహా వషడనిష్టేభ్యః స్వాహా భేషజం దురిష్టే స్వాహా నిష్కృత్యే స్వాహా దౌరాధ్యై స్వాహ దైవీభ్యస్తనోభ్య స్వాహ రథ్యై స్వాహ సురథ్యై స్వాహ యత ఇంద్రభయామహే తతో నా అభయం గృధి మఘవంఛగ్ధితపతన్న ఊతయే విద్విషో విమృధో జహి స్వస్తిదా విషస్పతి వృత్ర విమృధో వశీ వృషేంద్ర పురేతున స్వస్తిదా అభయంకర ఆభిర్గేర్భిర్యదతో న ఊనం ఆప్యాయ హరిదో వర్ధమాన యదాస్తోతృభ్యో మహి గోత్రారుదాసి భూయిష్ఠభాజో అధతే శ్యామ అనాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథో అగ్నే తదస్య కల్పయ త్వగుంభిరేద్ధయథాతథం పురుషసంమితో యజ్ఞ యజ్ఞ పురుషసంమితః అగ్నే తదస్య కల్పయ త్వగుంభిరేద్ధయథాతథం యత్పాగత్రా మనసా దీనదక్షాన యజ్ఞస్య మన్వతే మర్తాసః అగ్నిష్టద్ధోతాక్రదు విద్విజానన్ యజిష్ఠో దేవాగమృతుషో యజాతి యద్దేవాదేవహేడనం దేవాసశ్చ కృమాభయం ఆదిత్యాస్తస్మాన్మాముంచత ఋతస్యర్తే నమామృత దేవాజీవన కామ్యాయత్ వాచామృతమోదిమ అగ్నిర్మా తస్మాదేన సహ గార్హవత్య ప్రముంచతు దురితాయాని చ కృమ కరోతు మామనేన సమ్ ఋతేన ద్యావా పృథివీ ఋతేన త్వగం సరస్వతి ఋతాన్మాముంచతాగంహస యదన్యకృతమారిమ సజాతశగుంసాదుతవా జాశగుంసాత్ జాయసశగుంసాదుతవా కనీయస అనాజ్ఞాతం దేవకృతంజన తస్మాత్మస్మాజావేదో ముముగ్ధి యద్వాచాజన్మనసా బాహుభ్యామోరుభ్యామష్ఠీవద్భ్యా శిష్ణైర్యదనృతం చ కృమాభయం అగ్నిర్మా తస్మాదేన సహ యద్ధస్తాభ్యాం సకరకిల్బిషాణి అక్షాణాం వగ్నముపజిఘ్నమాన దూరే పశ్చాదరాష్ట్రభిర్చ తాన్యప్సరసావనుదత్తామృణాని అదేవ్యన్నృణయ్యదహం చకార యద్వాదాస్యాం సంజకారాజనేభ్య అగ్నిర్మా తస్మాదేన సహ యన్మయి మాతా గర్భే సతి ఏనశ్చకారయత్పిత అగ్నిర్మా తస్మాదేన సహ యదా పిపేష మాతరం పితరం పుత్ర ప్రముదితో ధయన్ అహిగుంసితో పితరౌ జాతత్ తదగ్నే అనృణో భవామి యదంతరిక్షం పృథివీముతద్యాం యన్మాతరం పితరం వాజిహిగంసిమ అగ్నిర్మా తస్మాదేన సహ యదాశసా నిశసా యత్పరాశసా కృమానూతన యత్పురాణం అగ్నిర్మా తస్మాదేన సహ అతిక్రామామి దురితయ్యదేన జహామి రిప్రం పరమే సహస్థే యత్రయంతి సుకృతో నాపి దుష్కృత తమారోహామి సుకృతాన్ను లోకాన్ త్రితే దేవా అమృజతైతదేన త్రిత ఏతన్మనుష్యేషు మామృజే అతో మాయది కించిదానశే అగ్నిర్మా తస్మాదేన సహ గార్హవత్య ప్రముంచతు దురితాయాని చ కృమ కరోతు మామనేన సమ్ దివి జాతా అప్సు జాతాః యా జాతా ఓషధీభ్యః అసో యా అగ్నిజా ఆపః తానశృంధంతు సుంధనీః యదాపో నక్తం దురితం చ రామ యద్వాదివా నూతనం యత్పురాణం హిరణ్యవర్ణాస్తద ఉత్పునీతనః ఇమం మే వరుణతత్వాయామి త్వన్నో అగ్నే సత్పన్నో అగ్నే త్వమగ్నే అజాసి యత్తే గ్రావిణ్ణాచిచ్ఛిదు సోమరాజన్ ప్రియాణ్యంగాని స్వధితా పరోగుంషి తత్సంధస్వాజ్యే నోతవర్ధయస్వ అనాగసో అధమిత్ సంక్షయేమ యత్తే గ్రావా బాహుచ్యుతో అచుచ్యో నరో యత్తే దుదుహర్దక్షిణేన తత్త ఆప్యాయతాం దత్తే ఇష్ట్యాయతాం దేవ సోమ యత్తే త్వచం విభిదుర్యచ్చ యోనిం యదాస్థానాత్ ప్రక్షితో వేన సిక్మనా త్వయా తత్సోమగుప్తమస్తునః సానస్కంధాసత్పరమే వ్యోమన్ అహాచ్ఛరీరం రయసా సమేత్య అన్యోన్యోవతి వర్ణ అస్ తస్మిన్ వయముపహూతాస్తమస్మ ఆనోభగ సదసి విశ్వరూపే ఘతక్షా సోమ ఉదశశ్రుగస్తో మానో విహాసే గిర ఆవృణాన అనాగాస్తనువో వృధాన ఆనో రూపం వహదు జాయమాన ఉపక్షరంది జుహ్వాఘతేన ప్రియాణ్యంగాని తమ వర్ధయంతే తస్మై తే సోమనమయద్వషట్చ ఉపమారాజాన్ సుకృతే హ్వయస్వ సంప్రాణాపానాభ్యాగం సమచక్షుషాత్మన్ తక్షశ్రాత్రేణ గచ్చస్వ సోమరాజన్ యత్త ఆస్థితకం శమతత్తే అస్తో జానేతాన్న సంగమనే పథేనాం ఏతం జానేతాత్ పరమే గామన్ ప్రకాస్తథస్థాపిదరోపమస్య యదాగచ్చాత్పసభర్దే భజానై ఇష్టాపూర్తే కృణతాదావిరస్మై అరిష్టో రాజన్న గతః పరేహి నమస్తే అస్తు చక్షసే రఘోజతే నాకమారోహ సహ యజమానేన సౌర్యం గచ్చతాత్ పరమే వ్యోమన్ అభోద్దేవస్వ వితావంజోనునః ఇదానీమన్న ఉపవాచ్యో నృభిః ప్రియోరత్నా భజతి మానవేభ్యః శ్రేష్టన్నో అత్ర ద్రవిణం యథా దధత్ ఉపనో మిత్రావరుణా విహావతం అన్వాదీభ్యాథామిహనసఖాయా ఆదిత్యానాం ప్రసిదిహేతి ఉగ్రాసతాపాఘవిషా పరిణో మృణక్తో ఆప్యాయ స్వసంతే యద్దిజీక్షే మనసాయచ్చ వాచా యద్వా ప్రాణేశ్చక్షుషాయచ్చ శ్రోత్రేణ యద్రేతసామిథునేనాప్యాత్మనా అభ్యోలోకాదభిరేతేజ ఇంద్రియం శుక్రాదీక్షాది తపసో విమోచనే ఆపో విమోక్త్రీర్మయితేజ ఇంద్రియం యదృచాతాం నాయజుషా పశూనాం చర్మన హవిషాదిదీక్షే యచ్ఛందోభిరోషధేభిర్వనస్పతో అభ్యోలోకాదధిరేతేజ ఇంద్రియం శుక్రాదీక్షాది తపసో విమోచనే ఆపో విమోక్త్రీర్మయితేజ ఇంద్రియం ఏన బ్రహ్మయేన క్షత్రం ఏనేంద్రాగ్నే ప్రజాపతి సోమో వరుణోజేన రాజా ఇష్టే దేవార్షయోజేన ప్రాణాః అధ్యోలోకాదధిరేతేజ ఇంద్రియం శుక్రాదేక్షాది తపసో విమోచనే ఆపో విమోక్త్రేర్మయితేజ ఇంద్రియం అపాం పుష్పమస్యోషధేనాగుం రసః సోమస్య ప్రియం ధామ అగ్నే ప్రియతమగం హవిస్వాహ అపాం పుష్పమస్యోషధేనాగుం రసః సోమస్య ప్రియం ధామ ఇంద్రస్య ప్రియతమగం హవిస్వాహ అపాం పుష్పమస్యోషధేనాగుం రసః సోమస్య ప్రియం ధామ విశ్వేషాం దేవానాం ప్రియతమగం హవిస్వాహ అజగం సోమభ్రతే తవ మనస్తనోషుకి ప్రతః ప్రజావంతో అసీమహి దేవేభ్య పితృభ్య స్వాహ సోమ్యేభ్య పితృభ్య స్వాహ కవ్యేభ్య పితృభ్య స్వాహ దేవాస ఇహమాదయధ్వం సోమ్యాస ఇహమాదయధ్వం కవ్యాస ఇహమాదయధ్వం అనంతరితా పితర సోమ్యా సోమపీఠాత్ అపైతు మృత్యురమృతం న ఆగన్ వైవస్వతో నో అభయం కృణోత పర్ణం వనస్పతేరివ అభినశీలతాగం రయి సతతాన్ నశ్యచేపతి అరమృత్యో అనుపరే పంథా యస్తే స్వితరో దేవజానాత్ సక్షస్పదే శృణ్వతే బ్రవీమి మాన ప్రజాగుమ్రీరిషో మోత వీరాన్ ఇదమోనుశ్రేయోవధానమాగన్మ యద్గోజిద్ధనజిదశ్వజిద్యత్ పర్ణం వనస్పదేరివ అభినశీయతాగం రయి సతతాన్నశ్చీపతి ఇతి తృతీయాష్టః సప్తమ ప్రశ్నః సమాప్తః.